చోట అంటుకోనా ఫలాల పంట అందుకోనా ఫలాల చోట అంటుకోనా ఫలాల పంట అందుకోనా పొద్దు వాలితే అందాక తాకిడి ఆ పైన దోపిడి పాదాలు నేను దాచుకుంటా ప్రాయాలు నేను దోచుకుంటా అందుకో